252 కామేశ్వర ప్రాణనాథ సం భా కామేశ్వర ప్రాణనాథ కామేశ్వరస్య ప్రాణః హిరణ్యగర్భః తం నాథేతి పాలేతీతి తథా కామేశ్వరః ప్రాణనాథో వల్లభో యస్యః నేతి వా తథా ఓం కామేశ్వర ప్రాణనాథాయే నమః. ఆం వి కామేశ్వరుని ప్రాణమును అనగా సూక్ష్మ శరీరాభిమానేన హిరణ్యగర్భుని జగత్సర్జన సమర్థునిగా పాలించునది శాసించునది యగుటం జేసి కామేశ్వర ప్రాణనాథాయని జగన్మాత స్తవనీయ యగుచున్నది. లేక కామేశ్వరుడు ప్రాణనాథుడుగా ప్రేమాస్పదుడుగా గలదిగాన దేవి ఈ నామముతో ధ్యాతవ్య యగుచున్నది.